हरिः ॐ गणानां पागणपतिं भवामहे कतिं कवीनामोपवस्त्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतानश्रृण्वन्नोतिभिस्तीरसादनम् निषुदीदगणपते गणेषु त्वामाहुर्विप्रतमम् कवीनाम् न ऋते त्वत्प्रीयते किञ्चनारे महामर्कम् मघवन् चित्रवच्च प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनी वदी हीनामभिद्यावतु शतधारमुत्समक्षीयमाणम् विपश्चितम् पितरम् वक्त्वानाम् मेलिम् वदन्तम् चित्रोरुपस्थेतम् रोदसीति वृतम् प्रत्यवाचम् ऋचो अक्षरे परमे व्यो मन्यस्मिन् देवा अभिविश्वे निषेतुः यस्तन्न वेदहि वृता करिष्यति यजित्तद्वितुस्त इमे समासते अग्ने पुरोहितम् यज्ञस्य देवभृत्तिजम् होदारम् रत्नधातवम् अग्निः पूर्वे भिर्वृषेभिरेभ्यो नूतनैरुदा स देवाः वक्षति अग्निनारैव स्मत्कोषमेव दिवे दिवे यशसम् वीरवत्तमम् अग्नेयम् यज्ञमध्वरम् विश्वतः परिभूरसि स यद्देवेषु गच्छति अग्निर्होता कविक्रतुस्तत्यश्चित्रश्रवस्तमः देवो देवेभिरागमत् यदङ्गदाशुभे त्वमग्ने भद्रम् करिष्यसि तत्सत्यमङ्गिरः उपत्वाग्ने दिवे दिवे दोषावस्तद्धिया भयम् नमो भरन्तयेमसि राजन्तमध्वराणाम् गोपामृतस्य दीदीम् वर्धमानम् स्वेदमे सनक्षिते वसूनवेग्ने सूपायनो भव सचस्वानस्वस्तये वायवायाहि दर्शते मे सोमारम् कृताः तेषाम् पाहि श्रुधीहवम् वायमुक्ते भृजरन्ते त्वामच्छाजहिताराः सुरसो मा हर्विदाः वाजो तव प्रपञ्चतीधेनाजिकाजिदाशुभे गुरोतीयोतीतये इन्द्रवायो इमे सुतागुपप्रयोभिरागतम् इन्द्रवो वा मुषन्तिः वाजविन्द्रश्च चेतसः सुतानाम् वाजिनी वसु वाजातमुपद्रवत् वाजविन्द्रश्च सुन्वत आजातमुपरिष्कृतम् लक्ष्मीयुक्ता नेत्रम् भूवे भूतदक्षम् वरुणम् च दिशादम् धियम् धृताधीम् साधन्ता ऋतेन मित्रा वरुणावृता वृथा वृतस्पृथा क्रतुम् बृहन्तमासाते कवीना मित्रा वरुणाद्विजाता वृक्षया दक्षम् दधाते अपसमम् अश्विनायज्ञीरिभो द्रवत्पाणी शुभस्पति పురోభుజాజనశ్చతమ్ అశ్వినా పురోదం సానరాశవీరయాధిరాజ్ఞావనతం గిరాయుపాకవస్తుతానాసత్యాగ్రవరిహిర ఆయాతం రుద్రవర్తని ఇంద్రాయాహి చిత్రభానోరాజివేద్వాయవా అన్వేభిస్తనా భూతాసా ఇంద్రాయాహి ధీరేషితో విప్రజూతస్కృతావత ఉపబ్రహ్మాని బాధతా ఇంద్రాయాహి ఊతూజాయముపబ్రహ్మాని హరివ సుదేతధిష్మనశ్చనా ఓమాదశ్చర్షణీ ధృతో విశ్వే దేవాసాగత దాస్వాం సోదరుస్కృతం విశ్వే దేవాసో అత్తురస్కృతమాగంతరూర్ణయ ఉస్రాజీవస్మృతరాణి విశ్వే దేవాసో అశ్విధయే మాయాసో అద్రుభా మేఘం ధృతం సవన్నయ పాపకాల సరస్వతీ వాజేభిర్వాజినీవతి యజ్ఞం వష్టు ధియావసు చోదయిత్రీ సుమృతానాం చేదంతి సుమతీనా యజ్ఞం దధే సరస్వతీ మహో అన్న సరస్వతీ ప్రచేదయతి కేతునా ధియో విశ్వా విరాజతీ సురూపకృత్వమూతయే సుదుఃఖావివ గోదుహే జుహో మధిద్య విద్యవి ఉపనశ్చమనాగహి సోమస్య సోమపాహ్మివ గోదాయిద్రేవతో మదాః అథా తే అంతమానాం విద్యావసుమతీనాం మానో అతిక్యాగహి పరే హి విగ్రమస్తమింద్రం పృచ్ఛామి పస్థితం యస్తే సఖిభ్యావరం ఉదబ్రోవంతులో నిధో నిరంజతశ్చిదారత దధా నాగింద్రయిద్దువాహ ఉదనసుభగా గరిర్భోజేయర్దస్మకృష్టజాః యామేదింద్రస్య ధర్మణి ఏ మాసు మాసవే భరయజ్ఞశ్రియం ప్రమాదనం పదయన్మందయత్సకం అస్య పీత్మాసనక్రతో ఘనో వృత్రాణామభవః రావోపాజేషు వాజినం తం పావాజేషు వాజినం వాచజామసనక్రతో ఘనానామింద్రసాదయే యో రాజో ఓమనిర్మహాంతు బాలస్వం వతస్తఖా తస్మాయింద్రాయ గాయత ఆత్వేదానిషీదతేంద్రమభిప్రకాయత సఖాయస్తోమవాహత ీశానం భార్యాణా ఇంద్రం సోమే సుతే సఖా నో యోగా భూమత్సరాజే సపురంధ్యా గమద్వాజేధిరాసనా యస్య సంస్థేన బృణ్వతే హరీ సమక్షుతత్రవ తస్మాయింద్రాయ గాయత సుతపామ్నే సుతాజిమే సుచయోయంతి వీతయే సోమా సోదధ్యాసిన